పంతొమ్మిది. ఉపదేశ ప్రణాళిక. తన బోధనా ప్రణాళికలో వశిష్ఠ మహర్షి పురుష ప్రయత్నానికి మొట్టమొదటి స్థానం ఇచ్చాడు. అందునిమిత్తమై ఆయన 6 సర్గలు కేటాయించేశాడు. ఏదో కర్మ ప్రకారం జరిగిపోతుందిలే అనే మాటను ఏమాత్రం ఒప్పుకోలేదు. సామాన్యంగా లోకంలో కాస్తో కూస్తో దైవభక్తిగా వైరాగ్యంగా ఉండేవాళ్లను చూస్తే వాళ్లలో చాలామంది మట్టి ముద్దల్లాగా సోమరిపోతులుగా ఉంటూ ఉంటారు. మోక్షం కావాలనుకునేవాడికి అలా సోమరిపోతుగా ఉండే సావకాశం ఎంతమాత్రమూ లేదని వశిష్ఠ మహర్షి ఈ 6 సర్గలలోనూ నిరూపించాడు. సరే, సోమరితనం ఉండరాదు, ఒప్పుకున్నాం. సాధకుడు ఏం చెయ్యాలి? వ్యాపారాలు చెయ్యాలా? యుద్ధాలు చెయ్యాలా? యజ్ఞాలు చెయ్యాలా? ఇవేవి మోక్షానికి సూటిగా పనికొచ్చేవి కావు. సాధకుడు నిరంతరమైన చురుకుదనంతో సూటిగా ఆత్మవిచారణ చెయ్యాలి. ఇది 2 మెట్టు. ఈ ఆత్మవిచారణ విధానాన్ని వశిష్ఠ మహర్షి ఇక్కడ సంగ్రహంగా మాత్రమే ప్రతిపాదించాడు. ఎందుకలా సంగ్రహంగా చెప్పాడంటే దానికో ముఖ్య కారణం ఉంది. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం, చాలామంది చదువుకున్నవాళ్లు ఎస్ రాధాకృష్ణన్ గారు వ్రాసినవని, వివేకానందగారు వ్రాసినవని, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారు వ్రాసినవి ఇవి అవి అని లేకుండా దొరికిన వేదాంత పుస్తకాలన్నీ తెగ చదువుతూ ఉంటారు. కాని ఇంగిలి చేత్తో కాకిని కూడా తోలరు. అంత పీనాసిగా ఉంటారు, పరమస్వార్థంగా ఉంటారు. చూసేవాళ్లకు అనిపిస్తుంది, ఈయన ఇన్ని వేదాంత గ్రంథాలు చదువుతున్నాడు గదా, ఈయనకు ఇంకా వేదాంతం పట్టినట్లు లేదేమని. నిజమే, ఆయనకేమీ వేదాంతం పట్టలేదు. ఎందుకంటే వేదాంతం వంట పట్టాలంటే ముఖ్యంగా కావలసింది గ్రంథాలు చదవటం కాదు. చదవటం కన్నా ముఖ్యమైనవి 4 మెట్లు ఉన్నాయి. వాటిని వశిష్ఠ మహర్షి తన బోధనా ప్రణాళికలో 2వ మెట్టుగా స్వీకరించాడు. ఆ 4 అంశాలు ఏమంటే, 1 శమము, 2 ఆత్మవిచారణము, 3 సంతోషము, 4 సత్సంగము. ఇవి 4 కలిసినప్పుడు ఆత్మవిచారణ ఫలవంతం అవుతుంది. ఈ మిగిలిన అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేందుకే వశిష్ఠ మహర్షి ఇక్కడ ఆత్మవిచారణను సంగ్రహంగా ప్రతిపాదించాడు. ఈ 4 శమము అంటే శాంతిని కలిగించే గుణము. ఆత్మవిచారణ అంటే ఆత్మతత్వాన్ని మననం చేసుకోవటం. సంతోషము అంటే వెనుక జన్మల కర్మల వల్ల వచ్చిన ఐహికములైన కష్టసుఖాలను సంతోషంగా స్వీకరించటం. అంటే కష్టాలొస్తే పోవాలనే ఆరాటము, సుఖాలొస్తే మళ్లీ మళ్లీ ఇలాంటి సుఖాలే కావాలనే ఆరాటము, ఈ 2 ఆరాటలు లేకుండా ఉండాలి. ఇదే సంతోషం. ఇక సత్సంగం అంటే సద్గురువులను, సత్పురుషులను ఆశ్రయించడం. అలా 2వ మెట్టులో ఆత్మవిచారం అనేది ఒక అంశంగా వశిష్ఠ మహర్షి పెట్టాడు. ఆత్మవిచారణ చేసేటప్పుడు ఆ విధానంలో అనేక దృష్టాంతాలను ఆలోచించవలసి ఉంటుంది. అందుచేత దృష్టాంతం అన్నది ఎలా ఉండాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని తన బోధనా ఆయసర్ 24 ప్రణాళికలో 3వ మెట్టుగా ఆ మహర్షి స్వీకరించాడు. ఈ 3 మెట్ల మధ్యలోనే తను చెప్పబోయే గ్రంథంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయో, ఎన్ని అధ్యాయాలు ఉంటాయో ఆ సంఖ్యను కూడా వాల్మీకి మహర్షి ఇక్కడ వశిష్ఠ మహర్షి నోటి ద్వారానే చెప్పించేశాడు. ఇలా ప్రణాళికాబద్ధంగా ఈ బోధనంతా చేసిన తరువాత చివరిలో వశిష్ఠ మహర్షి ఈ బోధకు ఫలితమేమిటో అందంగా చెప్పాడు. దేహాత్మ జ్ఞానవత్ జ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం, ఆత్మన్యేవ భవేద్యస్య స నేచ్ఛన్నపి ముచ్యతే. 3.v.pr.s.20 slow.15 దగ్గర వ్యాఖ్యానంలో అన్నాడాయన, ప్రతివాడికి ఈ దేహం నేనే అనే జ్ఞానం గట్టిగా ఉంది. వశిష్ఠ మహర్షి చెప్పిన రీతిలో 3 మెట్లుగా ఆత్మవిచారణ చేస్తే వాడికి దేహమే నేను అనే ఆలోచన పోతుంది, పరమాత్మనే నేను అనే జ్ఞాన కలుగుతుంది. పూర్వం దేహమే నేను అనే జ్ఞానం ఎంత బలంగా ఉండేదో, ఇప్పుడు పరమాత్మనే నేను అనే జ్ఞానం అంత బలంగా ఏర్పడుతుంది. అలా ఏర్పడితే వాడు వద్దన్నా ముక్తి పొందుతాడు అని వశిష్ఠ మహర్షి చెప్పాడు. అలాంటి లక్ష్యంతో ఆయన శ్రీరాముడికి చేసిన ముముక్షు వ్యవహారోపదేశాన్ని మనం ఇప్పుడు ఒక్కొక్క మెట్టుగా పరిశీలిద్దాం.